చిరికరా అసాగ చాంతు జరుపుతో భలే రొమాన్సు ఎర్రక సకమిక నిముదు తీరదా నవ్వింది పల్లె చెండు నచ్చింది కాళ్ళు రెండు దొరిక అసాగ చాంతు జరుపుతో భలే రొమాన్సు ఎర్రక సకమిక సకమిక సకమిక సకమిక సకమిక ఇర్రెక్క సకమిక నిమ్ముదిరు తీరదాకా